జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో రాముని గుణగణాలు మహర్షి చాలా తెలియచేశాడు. అంతా గుణానువర్ణన ప్రజానురంజకత్వమైనటువంటివి గుణములు ఇవి అని చాలా వివరంగానే చెప్పారు. బాలకాండలో చెప్పారు, వాల్మీకి చెప్పారు, అక్కడ అడిగాడు, నారద మహర్షి చెప్పాడు, ఇక్కడ చెప్పారంతా గుణానుభవం. రాముని యొక్క కళ్యాణ గుణములు అవే తెలుసుకోవలసినటువంటివి, ఆచరించవలసినటువంటివి. అన్నీ ఆచరించలేకపోయినా కనీసం కొన్నైనా ఆచరించగలగాలి. అన్నీ ఎందుకని అంటే సామాన్యులు ఎవరూ చేయలేరు. అన్ని గుణాలు ఒక చోట ఉండి ఏ వ్యక్తి కూడా చేయలేడు. రాముడు అలా మానవుడిగా చూపించాడు ఈ గుణాలన్నీ. అలా గుణముల ద్వారానే భగవానుడు అయిపోయాడు ఆయన. కనుక దశరథ చక్రవర్తి చాలా సంతోషించాడు ఆ రాముని గుణములకు, ప్రజానురంజకత్వమునకు ఆనందపడ్డాడు. లోకమంతా కూడా కోరుకుంటూ ఉన్నట్లుగా తెలిసింది ఆయనకి. అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. చారుల వలన విన్నాడు ఆయన, రామచంద్రస్వామి యువరాజు అయితే చాలా బాగుంటుంది అని జనమంతా అనుకుంటున్నట్లుగా తెలిసింది. మరి అకామయతమేదిని అంటే భూమి కోరుకున్నది అంటే ఒట్టి భూమే కోరుకునేది. భూమి ఏం కోరుకుంటుంది, భూమి మీద ఉన్న జనమందరూ కోరుకున్నారు. ఇది ఒక జహల్ లక్షణ అంటారు. అంటే మనకున్న శబ్ద ప్రయోగాలలో అటువంటి వ్యభిధ లక్షణ వ్యంజన అంటూ చాలా అర్థాలు ఇచ్చేవి చాలా ఉన్నవి. అవి తెలిసి ఉంటే కానీ ఇది అవగాహనలోకి రాదు. ఇదంతా కూడా భూమి కోరుకుందంటే భూమి ఏదో కోరేసుకుందన్నట్టు అనుకుంటారు. కానీ భూమి ఏం కోరుతుంది, భూమికి ఏమి తెలుసు, అచిత్ అయినటువంటిది భూమి. కానీ భూమి మీద ఉన్న జనము కోరుకుంటూ ఉన్నారు. ఇది దీనికి కూడా చెప్తుంటారు, మంచెలు అరుస్తూ ఉన్నాయి అని ఒక ఉదాహరణ ఇస్తారు. మంచెలు అరుస్తూ ఉన్నాయి అంటారు. మంచెలు అంటే పొలాల్లో కాపలకి మంచెల మీద ఎక్కి ఆ పిట్టలు అవి వస్తే కొడుతూ ఉండేవాళ్ళు పూర్వం. మరి ఇప్పుడు కూడా ఉన్నాయేమో. మనమేమి పొలాలు పంట చేలు చూసే భాగ్యాలు ఏమీ లేవు కదా. చాలామంది పట్టణాలలో అంతస్తులలో అపార్ట్మెంట్లలో మగ్గిపోతూ ఉంటారు. సూర్యరశ్మి కూడా చూడని వాళ్ళు ఎందరో ఉన్నారు. అసూర్యం పశ్యలు, ఆనాడు అంతఃపురంలో ఉండేవారిని మాత్రమే అనేవాళ్ళు అసూర్యం పశ్యలు అని అంటూ కొందరిని అనేవాళ్ళు. వారు కూడా రాణులను అనేవాళ్ళు. ఇప్పుడు అందరూ అసూర్యం పశ్యలే అయిపోయారు. అంటే సూర్యుడిని చూడని వాళ్ళే అయిపోతున్నారు చాలామంది. కనుక మనకవి అవగాహనలో లేనటువంటివి అవన్నీ కూడా. అసలు ఇంకా ముందు ఇవి కూడా పాఠ్యభాగాల్లో నేర్చుకుంటారేమో అనే స్థితిని చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. మారిపోయిన కాలమంతా, మా కాలం అంటే బుద్ధులని ఇదివరకే విన్నవించాను నేను. అలా అయిపోయింది. అందరూ కూడా ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సెల్ ఫోన్లే కావాలి చేతిలోకి. అది ఏమిటి కారణం అంటే అందరికీ తెలిసిందే, వాళ్ళు గర్భంలో ఉండగానే తల్లి ఆ ఫోన్లే వింటము, ఆ పాటలు వింటము, అవి చూడటమో చేస్తూ ఉంటే అక్కడ నుంచే అలవాటు అయిపోయింది. ప్రహ్లాదుడికి కానీ తల్లి గర్భంలో నుంచి నారాయణ నామ స్మరణ ఎలా అలవాటు అయిందో, ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఆ నారాయణ స్థానంలో సెల్ ఫోన్ వచ్చేసింది. ఆ సెల్ ఫోను దాన్ని ఆన్ చేసి ఆ పాటలు పెడితేనే పాలు తాగుతారు పిల్లలు, అలాగే ఆడుకుంటారు. ఎవరితోనూ పని లేదు అసలు. ఇదివరకు పిల్లల్ని ఎత్తుకోమనేవాళ్ళు, ఇప్పుడు ఎత్తుకోవటాలు అసలు ఎరగరు ఎవరు కూడా. ఫోన్ల ద్వారానే వాళ్ళ ఆటలు కానీ వాళ్ళ కాలక్షేపాలు కానీ చిన్న పిల్లలు కూడా అలా అయిపోయారు. అలా కాలం అలా వచ్చేస్తూ ఉన్నది. అందరూ కూడా ఒకరు మరొకరిని నిందించటమే తప్ప ఎవరికి వారు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని వారు చేసుకోవటం ఉండదు. గ్రూపులుగా ఏర్పాటైపోయి, పార్టీలుగా ఏర్పాటైపోయి, వర్ణాలు వర్గాలు కులాలు మతాలు మొత్తమంతా కూడా ఈ తీరులోకి వెళ్ళిపోతూ ఉన్నది. కనుక ఇంకా ఆ మంచెలు ఎక్కడ తెలుసు, ఆ పొలాలు ఎక్కడ తెలుసు, ఆ వర్ణనలు ఏదో చదువుకుంటే ఆ చదువుకోవటం కూడా తెలుగు అసలు మర్చిపోయారు అందరూ. తెలుగు చదవటమూ లేదు. చదివిన వారికి కూడా ఆ ఇంపార్టెంట్ ఏదో చెప్పండి అంటూ ఉంటారు. ఈ ఎంఏలు తెలుగు ఎంఏలు చదివిన పిహెచ్డీలు చేసినా ఇంపార్టెంట్ ఏదో అంతవరకే తప్ప ఇతర విషయాలతో పని లేదు. ఆ ఇంపార్టెంట్ ఏమిటంటే మార్కుల కోసం. ఆ ఇంటర్మీడియట్లో ఉంటుంది సంస్కృతం, వాళ్ళకి మార్కుల కోసం. ఏంటంటే అంటే ఇంటర్మీడియట్లో సంస్కృతం చదువుకుంటారు, ఇంగ్లీష్లో రాస్తారు, మార్కులు ఎక్కువ వస్తాయి, ర్యాంకులు వస్తాయి. ఇలా అయిపోయిందే కానీ విద్య విద్యగా చెప్పేవాళ్ళు లేరు, చదివేవాళ్ళు ఇంకెక్కడుంటారు? చెప్పేవాళ్ళే లేనప్పుడు అసలు చెప్పేవాళ్ళే మృగ్యమైపోయారు, ఇంకా చదివేది వాళ్ళు ఎక్కడుంటారు? అలా అయిపోయింది కనుక పొలాలు మంచెలు మరి చాలా తక్కువ మందికే తెలుసు. మంచెలు అరుస్తూ ఉన్నాయి అని చెబుతుంటారు. మంచెలు అరవటం అంటే మంచె మీద ఉన్న మనుషులు ఆ పిట్టలను కొట్టడానికి కేకలేస్తూ ఉంటారు. మంచి ఆక్రోశంతి అంటూ ఉదాహరణలు ఇస్తూ ఉంటారు మనకి ఈ అలంకార గ్రంథాలలో. దాన్ని లక్షణ అంటారు. అలా ఇంకా చాలా తెలుసుకున్నాం, చెప్పుకున్నాం, అభిధాని చెప్పుకున్నాం. అంటే ఏదైతే ఒక సాంకేతికమైనటువంటి ఒక సంకేతంగా ఉన్నటువంటి పేరుని అభిధ అంటారు. లక్షణ, వ్యంజన, ఇలా చాలా శబ్దవృత్తులు, శబ్దశాస్త్రం ఇదంతా. మరి అకామయత మేదిని అన్నాడు అని అంటే భూమి కోరుకుందంటే వట్టి భూమి ఏం కోరుతుందండి? వట్టి భూమి ఏం కోరదు కదా. భూమి మీద ఉన్న మనుషులు కోరుకున్నారు అనేది దశరథ చక్రవర్తికి తెలిసింది. గుణవత్తరుడు రాముడు అనేది తెలుసుకున్నాడు. కనుక ఈ రాముడిని ఇక పట్టాభిషేకం చేసి, యవరాజ్య పట్టాభిషేకం చేసి నేను ఇక స్వర్గానికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటూ ఉన్నాడు. అంటే సామాన్యంగా ప్రతి వ్యక్తి కూడా ఇలాగే ఆలోచన చెయ్యాలి. తన ధర్మమంతా నిర్వర్తించి తను చేయవలసిన పనులన్నీ చేసిన తర్వాత మరి మోక్షం కోసమే ప్రయత్నం చేయాలి. అక్కడ స్వర్గమునంటే రామాయణ కాలానికి మోక్షమనే అర్థమే. మోక్షానికి వెళ్ళిపోవాలి, ఆ పరంధామము వెళ్ళిపోవాలి అని కోరుకుంటూ ఉన్నాడు దశరథ చక్రవర్తి. ఇక ఇచ్చేతై వివిధై స్థైస్థై అన్యపార్థివ దుర్లభై శిష్టై అపరిమేయైశ్చ లోకే లోకోత్తరైర్గుణై. ఇట్లా లోకోత్తరమైనటువంటి గుణములట. మహీమహమిమాం కృత్స్నాం అధితిష్ఠంతం ఆత్మజం అనేన వయసా దృష్ట్వా యథాస్వర్గం అవాప్నుయాం అని చెప్పుకున్నాం. ఈ కుమారుడిని యవరాజ్య పట్టాభిషేకం చేసి భూమికి అధిపతిని చేసి స్వర్గానికి చేరుకుంటే బాగుంటుంది అని అనిపించి ఇలా కూడా అనుకుంటూ ఉన్నాడు. ఏమిటంటే రెండు శ్లోకాలకు ఒకటే అన్వయమట, దాన్ని కూడా. తం సమీక్ష్య మహారాజు యుక్తం సముదితైశుభై నిశ్చిత్య సచివై సార్ధం యువరాజం అమన్యత. ఆ యువరాజుగా ఆయన భావించాడు ఇలా చూసి అంటూ ఉన్నారు. దానికి వ్యాఖ్యానాన్ని చూద్దాం. శ్లోకద్వయం ఏకాన్వయం, ఈ రెండు శ్లోకాలకి అన్వయం ఒకటే. ఇది పూర్వోక్తరీత్యా, అంటే ఇది ఏంటంటే పూర్వోక్తరీత్యా, పూర్వము అంటే ఇంతకుముందు ఈ సర్గలో ఇప్పటి వరకు చెప్పబడినటువంటివి దాదాపుగా ఒక 40 శ్లోకాలు. వీటిలో చెప్పబడినటువంటివి వివిధై తై తై తత్తత్ కార్యభేదేన ప్రసిద్ధై, ఆయా గుణములు రాముని వద్ద ఉన్నటువంటివి అనేక విధములైనటువంటివి. ఆత్మగుణములు చెప్పారు, శరీర గుణములు చెప్పారు, అందాన్ని చెప్పారు, శాస్త్ర విజ్ఞానాన్ని చెప్పారు, రాజనీతిని చెప్పారు, అలా ఆయన ప్రవర్తన చెప్పారు, ఆయన యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని చెప్పారు. అన్ని విధాలుగా ఏ ఏ కోణములలో చూస్తే ఎలా ఉంటుందో అన్నీ చెప్పారు. 40 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి చెప్పాడు రాముని యొక్క వ్యక్తిత్వము, ఆ గుణములు, రూప సౌందర్యము అన్నీ చెప్పాడు ఆయన. కనుక ఇవన్నీ చూస్తే ఎలా ఉన్నవి ఇవేనంటే అన్య పార్థివ దుర్లభై, రాముని కంటే అన్య రాజులకి ఇవి లేవు, రాజులు ఎవరి దగ్గర కూడా ఇవి లేవు అని చెప్పేస్తూ ఉన్నాడు. శిష్టై ఇవి ఇతర రాజుల దగ్గర లేనటువంటివి, దుర్గుణాలు కూడా ఉండవచ్చు, మహాభయంకరమైనవి అయితే అవి కూడా ఇతర రాజుల దగ్గర ఉండకపోవచ్చు. అందరు రాజులు సామాన్యంగా అందరూ కూడా అటువంటి గుణాలు లేనివాళ్ళు కావచ్చు, కానీ ఇవి అలా కాదండి. శిష్టై అంటున్నారు, ఉక్త వ్యతిరిక్త సౌశీల్యాదిభి అపరిమేయై అసంఖ్యై. ఇవి సౌశీల్యాది గుణములు, మంచి గుణములు. ఇంకా మిగిలినటువంటివి ఎన్నైతే చెప్పారో ఇంకా మంచి గుణములన్నీ కూడా సౌశీల్యము మొదలైనటువంటివి వారితో కలిసి ఉండేవి. మొదట్లో చెప్పారు కదా 100కు పైగా అయిపోతున్నాయి, అక్కడ ఇక్కడ ఇంకా ఎక్కువైన శతాధికములైనటువంటి గుణములు. ఈ అపరిమేయములైనటువంటివి అసంఖ్యేయములు చెప్పడానికి వీల్లేదండి. ఒక్కొక్క దాంట్లో ఎన్నో భేదాలు ఉంటాయి, ఇంటర్మీడియట్లో గ్రూపుల్లాగా ఒక్కొక్క దాంట్లో ఎన్నో భేదాలు ఉన్నట్లుగానే ఎన్ని రకాల గుణములో కతిపయ గుణా ప్రదర్శితాహ. కొన్ని గుణాలు మాత్రమే చెప్పామండి అంటూ ఉన్నాడు వాల్మీకి. ఆయన కొన్ని గుణాలే చెప్పాము, కతిపయ అంటే కొన్ని గుణాలు చెప్పాము. శిష్టాస్తు అపరిమేయ ఇతి భావ. ఇంకా మిగిలిన గుణాలు ఇంకా రాముని వద్ద గుణాలు. శిష్ట అంటే ఏదో గుణములు పట్టికలో మిగిలినవి కాదు, రాముని వద్ద ఉండి చెప్పటానికి మనకి ఇంకా చాలలేదు, మనం చెప్పలేకపోయాను అంటూ ఉన్నాడు ఆయన. ఇంకా అక్కడ మిగిలినటువంటివి రాముని యందు ఉన్నటువంటివి అని తెలుసుకోండి. లోకే అంటే లోకోత్తరై, లోకే కుత్రాపి ఏవం లోకోత్తర గుణ నసంతి ఇతి అర్థః. ఎక్కడ కూడా లోకోత్తరమైన గుణములు అని అంటే మరి రాముని ఎందు ఉన్నాయి కదండి, లోకంలో లేని ఎలా అవుతాయి? లోకోత్తరం అని అంటే లోకము కంటే అవతలు ఉన్నవి అని. లోకమంటే ఏంటండి? లోకస్థు భువనే జనే. లోకమంటే ఈ లోకాలకు పేరుంది, భూలోక భువర్లోక అంటూ. అలాగే జనమునకు కూడా పేరు ఉన్నది, లోకము అని అంటుంటారు కదా, లోకులు కాకులు అంటుంటారు. ఇది జనాలకి పేరు, ఈ లోకాలకి పేరు. అలాగే ఇక్కడ లోకోత్తరం అని అంటే ఏ లోకములోనూ, అలా లోకానికి అర్థమే, ఏ జనానికి ఏ వ్యక్తికి కూడా లేనటువంటివి అని అంటే రామునికి తప్ప, రాముని యందు ఉన్నవి ఇంక ఇతరుల యందు లేనివి అన్నమాట. సముదితై స్వాభావికై. ఇవి ఎటువంటివి అని అంటే స్వభావసిద్ధమైనవి. ఈయనేదో ప్రాక్టీస్ చేసో అభ్యాసం చేసో నేర్చుకున్నవి కాదండి, అలా నేర్చుకుంటే వచ్చేవి కాదండి, సహజముగా రావాలి ఆ గుణాలు. సామాన్యంగా సహజముగా రావాలి. అవి మనకి గాంధీజీ పాఠాల్లో కనపడుతూ ఉంటాయి. చిన్నప్పుడు నేను చదువుకున్నాను మరి, కరణ్చంద్ మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ అని అంటూ. ఏమిటనంటే పరీక్షలు రాసేటప్పుడు తనకు తెలియని ప్రశ్న విడిచిపెడితే ఏమిటయా విడిచిపెట్టావు అని అంటే తెలియలేదు అన్నాడట ఆయన. మరి పక్క దాంట్లో చూసి రాయిరాదా అన్నాడట ఆ ఉపాధ్యాయుడు. అది తప్పు, నేను ఆ పని చెయ్యను అన్నాడట. పక్కవారి దగ్గర చూసి రాయకూడదు, అది పొరపాటు, నేను చెయ్యను అన్నాడట ఆయన. మరి అది స్వభావసిద్ధమైనటువంటి గుణం. అది ఇతరుల దగ్గర చూసి నేను రాయను అన్నాడు. అయితే ఆయనలో దుర్గుణాలు లేవా అని అంటే ఉండొచ్చు, మరొక రకంగా దుర్గుణాలు ఉన్నాయేమో, కానీ ఈ విషయంలో గొప్పవాడు కదా. మరి ఇప్పుడు అసలు అందరూ చేసేది ఏంటంటే పరీక్షల్లో కాపీలేగా. అసలు కొందరు చెప్పేస్తూనే ఉంటారు, ఆ ఇన్విజిలేటర్స్ చెప్పేస్తూ ఉంటారు. చెప్పమని వారికి చాలా రకాలు అనుకోండి, ఇంకా గోలెందుకు. కానీ ఇలాంటిది సహజమైనటువంటి గుణములు, రాముని గుణములు, స్వభావసిద్ధమైన గుణములు. ఈ గుణములన్నీ కూడా మనం చెప్పినటువంటివన్నీ కూడా. ఇంకా కూడా ఏమంటూ ఉన్నారు, శుభై కళ్యాణతమై, మంచి గుణములు. కళ్యాణతమము అంటే శుభములు, మంగళకరములు. కళ్యాణము అని అంటే మంగళకరములైనటువంటి గుణములు ఇవి. పైగా వాటిల్లో తమ శబ్దాన్ని వాడుతున్నారు. మంగళము, మంగళతరము, మంగళతమము అన్నమాట. కళ్యాణము, కళ్యాణతరము, కళ్యాణతమము అన్నట్టుగా తరతమ. ఇంకా ఇంతకంటే ఇక గొప్పగా రాముని యందు ఉన్న గుణములు ఇతరుల యందు ఉంటే ఏ కొంచెమో తప్ప ఇలా లేవు అని చెప్పి ఆ విశేషణాన్ని కూడా శుభై అని చెబుతూ ఉన్నారు. ఏతై గుణై యుక్తం తం రామం సమీక్ష, ఇటువంటి గుణములతో కూడినటువంటి రాముడిని చూసి ఎవరండి చూసింది? మహారాజో దశరథ, దశరథ చక్రవర్తి చూశాడు ఇవన్నీ కూడా రాముని యందు ఉన్నట్లుగా. అయితే చెప్పింది మాత్రం దశరథుడు కాదు, చెప్పింది వాల్మీకి మహర్షి చెప్పాడు, కవిగా చెప్పాడు ఆయన ఈ గుణములు కలవాడు అని. అవి ఉన్నట్లుగా దశరథుడు చూశాడు. తన భావనలో కూడా అనుకున్నాడు, ఇన్ని గుణాలు ఉన్నాయి కదా రాముని యందు అని. సచివై సార్ధం నిశ్చిత్య, సచివులు మంత్రులని అందరినీ కూడా పిలిపించాడు, మొత్తాన్ని కూడా పిలిపించి నిర్ణయించాడట. ఏమని నిర్ణయించాడు? ఆయనే నిర్ణయించేశాడు అందరికీ చెప్పేసి. మరి ఇప్పుడు నేనా వృద్ధుండైపోతూ ఉన్నాను కనుక రాముడు యవ్వనము వచ్చింది, ఆయనకి 25 సంవత్సరాలు వచ్చింది ఇప్పటికీ, కనుక యువరాజం అమన్యత, యువరాజుగా భావించాడు. అయం యువరాజో భవేదితి నిశ్చితవాన్, రాముడే యువరాజు కాగలడు, మనం రాముడిని యువరాజుగా చేయాలి అని నిర్ణయించాడు ఆయన. అలా నిర్ణయించి ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఇంకా తర్వాత చెప్పేటటువంటివి చూద్దాం. ఇంకా తర్వాత ఇంకేమేమి చెప్తాడో చూద్దాం. ఈరోజుకి మనము ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పటి వరకు కూడా రాముని యొక్క కళ్యాణ గుణములు మరొక్కసారి పర్యాలోచన చేసుకుంటే బాగుంటుంది. మరొకసారి విననువచ్చు, మరొకసారి అనుకోనువచ్చు, మరొకసారి భావించనువచ్చు, ఇంకా చాలాసార్లు అలా తెలుసుకోనువచ్చు. రాముని యొక్క కళ్యాణ గుణ అనుభవం ఇది, గుణానుభవం అంటూ ఉంటారు అందరూ పెద్దలు. సామాన్యంగా పూర్వకాలంలో అంటుండేవాళ్ళు, ఏదైనా జబ్బు చేసిన వ్యక్తికి అనుభవానికి తినాలి అనేవాళ్ళు. అనుభవం అంటే అర్థం ఏంటంటే బలం రావాలి అని అర్థం అక్కడ. అలాగే మనకి కూడా అనుభవం కావాలి, ఆ గుణములన్నీ కూడా నేర్చుకోవచ్చు లేదా ఇంకా విననువచ్చు, విని తరించనువచ్చు. అంత గొప్ప గుణములు మరి ఎక్కడ ఉంటాయండి? ఆ రాముని యొక్క గుణములు ఎందరో మెచ్చుకున్నారు. గుణానాం అవగుణ అన్నారు కొందరు. రాముడిని ఎందుకు పొగడాలి అంటే అది రామునిలో కూడా లేదండి, ఆయన గుణములలో ఉందండి ఆ తత్వం అంటారు. అవే లోబరుచుకుంటాయట అందరినీ కూడా. అలా పూర్వులందరూ చెప్పేశారు కదా అని ఇంకేం మిగల్లేదు అనుకుంటే కుదరదు. ఎది క్షుణ్ణం పూర్వైరితి జహతి రామస్య చరితం గుణైరేతావద్భిర్జగతి పునరన్యో జయతి కహ అంటాడు మరొక మహానుభావుడు. అందరూ చెప్పారని చెప్పి రామకథని వదిలేసుకుంటే అట్లాంటి గుణములు కలవాడు ఇంకెవడండి బాబు కథానాయకుడు కావాలంటే ఎవరు? అదిగో ఆ రాముణ్ణే మనం పొగడాలి అంటారు. ఇలాంటివన్నీ కూడా ముందుకి మనము గుర్తు చేసుకుంటే సకల కళ్యాణ గుణాభిరాముడు రాముడు. మరొక్కసారి ఆ రామునికి శతధా సహస్రధ అనేక వందనములు సమర్పించుకుంటూ జై శ్రీరామ్, శ్రీరామశరణం మమా.